10.11 తేషామేవాను కంపార్థమహమజ్ఞానజం తమః నా సయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. 216 శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం. ఆజ్ఞా భక్తులను ఏదో ఒక విధముగా ఉద్ధరించవలెనన్న భావముతోనే నేను వారి యొక్క ఆత్మలయందు వ్యాపించియున్నవాడనే, అనగా ఆత్మభావముతో నిండియున్న అంతఃకరణములయందు వ్యాపించి వారి అంతఃకరణములయందు వ్యాపించియున్న అవివేకము వలన కలిగియున్న మిథ్య ప్రతీతరూపమైన మోహముతో కూడియున్న అజ్ఞానరూప అంధకారమును ప్రకాశముతో కూడియున్న వివేకబుద్ధియను జ్ఞానదీపము ద్వారా దూరము అనగా నశింపజేయుచుందును. అనగా భక్తి యొక్క ప్రసాదరూపమైన ఘృతము అనగా నీతో నిండియున్నట్టియు మరియా నా స్వరూపము యొక్క భావరూప అభినివేశమును వాయువు యొక్క సహాయముతో ఆ జ్ఞానదీపమును ప్రజ్వలింపజేయుచున్నాను. ఆ దీపమునందు బ్రహ్మచర్యము మొదలగు సాధన సంస్కారములతో కూడియున్న బుద్ధిరూపమైన వత్తి కలదు. ఆసక్తిరహితమైన అంతఃకరణమే దానికి, అనగా ఆ దీపమునకు ప్రమిద రూపమైన ఆధారమయ్యున్నది. ఆ దీపము అనగా జ్ఞానరూప దీపము విషయవాసనలు లేనిదే, రాగద్వేషములనడు కాలుష్యము లేనిదే, చిత్తరూపమైన మూత కలిగియున్నదే ఉన్నది. మరియు నిరంతరము అభ్యాసము చేత ఏర్పడిన ఏకత్వరూపమైన ధ్యానముతో కూడియున్న పూర్ణ జ్ఞాన స్వరూప ప్రకాశముతో నిండియున్నది. అటువంటి జ్ఞాన దీపము ద్వారా మోహాంధకారము తొలగిపోవును. పైన చెప్పబడిన భగవద్విభూతిని మరియు యోగమును గురించిన బోధను వినినటువంటి అర్జునుడు ఇట్లు ప్రశ్నించినాడు. 10.12 పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవంజం విభుం. అనగా తమరు పరబ్రహ్మ స్వరూపులు. పరమాత్మలు అనగా అన్ని ప్రాణులయందు వ్యాపించియుండు సర్వాత్మ స్వరూపులు. పరంధాములు అనగా విశ్వమంతటా వ్యాపకత్వము గలవారు. పరమ తేజస్వరూపులు మరియు పరమ పవిత్రులు అనగా ఎటువంటి లోకవాసనలు అంటని మహాత్ములు. మరియు తమరు నిత్యులు అనగా సర్వకాలములమ్యందును స్థిరముగా ఎటువంటి వికారము లేకయుండువారు. దైవత్యము కలిగియున్న మహాపురుషులు అనగా దేవలోకమునందుండు అలౌకిక అనగా ఈ మృత్యులోకముతో ఎటువంటి సంబంధము లేనివారు. ఇంకా చెప్పవలయనన్నచో అందరి దేవతలకు గూడా కారణస్వరూపులైన ఆది దేవులు. జన్మ మరణములు లేనివారు, సర్వవ్యాపకులు. ఇందుకే కాబోలు ఓ తత్వవేత్త ఇలా పాడుకున్నాడు. ఆదియున్నది లేనివాడను, అంతమన్నది లేనివాడను, ఆది అంతము లేకయుండియు అంతటా మరి ఉన్నవాడను. ఓ పరమగురుడా, నాదు తత్వము తెలుపరావయ్యా. ఓ పరమగురుడా, నాదు తత్వము తెలుపరావయ్యా. చూ, అమృత బిందువులు రచన శ్రీ సదానంద భారతి, శ్రీ మద్భగవద్గీత, శ్రీ శంకర భాష్యం యథాతథం. 217 10.13 ఆహుస్వా మూషేహ సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. అనగా తమను వశిష్ఠాది మహర్షులందరూ వర్ణించుందురు అనగా పొగడుచుందురు. చూ, డబ్ల్యూడబ్ల్యూ వ్యాసాదస్త్య వశిష్ఠ నారద భరద్వాజాది సన్మున్యుపన్యాసాధార గుణాలయ భవబంధ త్రాస నాశయ. చు, కంకణము కావ్యము వే ప్రా శాస్త్రి. మరియు తమరుగుడ నాతో అట్లే అనగా ఆ మహర్షులు చెప్పినట్లుగానే చెప్పుచున్నారు. 10.14 సర్వమితృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాహ. అనగా ఓ కేశవ, పైన చెప్పినట్లుగా మహర్షులు చెప్పినది మరియు మీరు చెప్పుమాటలన్నీ యథార్థములేయని నేను ఒప్పుకొనుచున్నాను. అట్లేలైనా ఓ పరంధామ, మీ జన్మమును గురించి దేవతలు ఎరగరు మరియు దానవులు కూడా ఎగుంగరు. 10.15 స్వయమేవాత్మనాత్మనం వేళత్వం పురుషోత్తమ భూతభావన భూతేస దేవదేవ జగత్పతే. అనగా, ఓ పురుషోత్తమ, ఓ భూత ప్రాణులన్నింటినీ జన్మింపజేయు భూతభావనుడా. ఓ భూతేశ, భూతములన్నింటికీ ఈశ్వరుడైనవాడా. ఓ దేవతలకు కూడా దేవుడవైనవాడా. ఓ జగత్పతే, తమరు స్వయముగానే తమంతట తాముగానే తమను తామే అనగా నిరతిశయమైన జ్ఞానము ఐశ్వర్యము సామర్థ్యము మొదలగు శక్తులతో కూడియున్న పరమేశ్వరుని ఎగుంబుదురు. 10.16 వక్తుమర్హస్య శేషణ దివ్యాహాత్మవభూతయః యాభిర్విభూతిభిర్లోకాని మాంస్త్వం వ్యాప్య తిష్ఠసి. అనగా, ఓ కృష్ణ, మీ విభూతులను గురించి చెప్పుటకు నేను సమర్థుడను కాను. అందులకు మీరే సమర్థులు. మీయందు ఏ విభూతులు కలవో మరియు ఆ విభూతుల ద్వారా మీ మహాత్యమును విస్తరింపజేసి ఈ లోకములన్నింటినీ వ్యాపించియుండి స్థిరముగా ఉండియున్నారో వాటన్నింటినీ వివరముగా చెప్పుటయందు మీరే సమర్థులు. 10.17 కథం విద్యామహం యోగిస్త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్య 2 భగవన్మయ. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 218. ఓ యోగిసత్తమ, మిమ్ములను గురించి సర్వకాల సర్వావస్థలయందును ధ్యానించుచు మిమ్ములను అనగా మీ మహత్తత్వమును నేనెట్లు ఎదుంగగలను? ఓ భగవంతుడా, మీరు ఏ ఏ భావములయందు అనగా ఏ ఏ వస్తువులయందు అనగా వస్తువుల రూపముగా నాచే ధ్యానించబడుటకు అనగా భావించబడుటకు తగియున్నారు? నా యందు దయించి వివరముగా చెప్పగలరు? అనగా, 10.18 విస్తరణత్మనో యోగం విభూతించ జనార్దన భూయః కథయ తృప్తిర్షి శృణ్వతో నాస్తి మే 2.3. అనగా, ఓ జనార్దన, మీ యొక్క యోగమును మీ యొక్క యోగేశ్వరత్వ రూపమైన విశిష్ట శక్తిని మరియు మీ యొక్క విభూతిని అనగా ఐశ్వర్యమును అనగా విచారించుటకు తగియున్న పదార్థముల యొక్క వ్యాపకత్వమును గురించి విపులముగా అనగా నాకు తెలియనట్లుగా వర్ణించి చెప్పగలందులకు ప్రార్థించుచున్నాను. గమనము అనగా ఒకచోట నుండి మరియొక చోటునకు పయనించుచుండుట ఎవని యొక్క కర్మయో అటువంటి అర్ధధాతువు యొక్క రూపమే జనార్దనము. అసురులను అనగా దేవతలకు విరోధులైన మనుష్యులను నరకాదులకు పంపించువాడగుటంజేసి భగవంతుని పేరు జనార్దనుడు అనబడుచున్నది. అట్లుగాక ఔన్నత్యము మరియు కళ్యాణము ఈ 2 పురుషార్థ రూపమైన ప్రయోజనములు లోకులందరి ద్వారా భగవంతుని నుండి కోరబడుచున్నవి. అందువలన భగవంతునికి జనార్దనుడను పేరు కలుగుచున్నది. జననర్దనుడు, మీ మహాత్మ్యమును గురించి ఇంతకు పూర్వమే మీరు చెప్పియున్నప్పటికీ మరల చెప్పగలందులకు కోరుచున్నాను. ఏలేనా మీ నోటి నుండి వెలువడిన వాక్రూపమైన అమృతమును నేను ఎంత సేవించినను ఆరగించినను నాకు తృప్తి కలుగుటలేదు. అనగా ఇంకా సేవించవలేనన ఆకాంక్ష తీరుటలేదు. 10.19 హంతతే కథయిష్యామి దివ్యాహాత్మవభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్యంతో విస్తరస్యమే. అనగా, అర్జున, ఇప్పుడు నేను నీకు నా యొక్క దివ్యమైన దేవలోకమునందు జరుగు విభూతులను అనగా మహత్కార్యములను అందులో కొన్ని ముఖ్యమైన విభూతులను గురించియే చెప్పుచున్నాను. అనగా నా యొక్క ప్రధానమైన విభూతులను గురించి వర్ణించి చెప్పెదను. అన్నింటిని గురించి చెప్పవలేనన్నచో కొన్ని వందల సంవత్సర కాలమంతయు చెప్పినను పూర్తిగా చెప్పబడదు. అట్లేలైనా నా యొక్క వ్యాపకత్వము అనగా నా వైభవమునకు అంతము లేదు. అందులో నా మొదటి విభూతిని గురించి చెప్పెద వినుము. శ్రీమద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 219.10 అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంతా ఏవచ. అనగా గుడాక అనగా నిద్ర, ఆ నిద్రపైన అదుపు సంపాదించినవాడు అనగా నిద్రను జయించినవాడు అయినందున, లేక దట్టమైన జుట్టు అనగా కేశములు కలిగియున్నవాడైనందున అర్జునునకు మరొక పేరు గుడాకేశ అని కలదు. అందుచేత కృష్ణుడు అర్జునుని ఓ గుడాకేశ అని సంబోధించి, సమస్త భూతములు అనగా సర్వవిధములైన ప్రాణుల హృదయములేందు వ్యాపించియున్న ఆత్మ పదార్థమును నేనే అయి ఉన్నాను. అధికారి అయిన వాడు అనగా తన బాహ్య ఆంతరిక ఇంద్రియములను జయించినవాడు సర్వకాల సర్వావస్థలయందును తన అంతరాత్మ రూపమున ఉన్న నన్ను మరువకయ్యుండును అని చెప్పుచున్నాడు. కాని అలా ధ్యానము చేటేందు సామర్థ్యము లేనివాడు నేను ఇప్పుడు చెప్పబోవుచున్నట్లుగా ప్రయత్నించవలయును. అనగా ఇప్పుడు నేను చెప్పబోవుచున్నట్లు నన్ను ధ్యానించవలయును. అట్లేలైనా నేనే సర్వభూతములకు ఆది స్వరూపుడను, మధ్యస్వరూపుడను, చివరకు అంత్యస్వరూపుడను కూడా నేనే అయి ఉన్నాను. అనగా ఆ సర్వభూతముల యొక్క ఉత్పత్తి అనగా రూపకల్పన, అటుపైన వాటినన్నింటి యొక్క పోషణ అనగా వాటి రూపములు స్థిరముగా అనగా స్థితి కలిగియుండుటకు నేనే కారణమయ్యున్నాను. చివరకు ప్రళయకాలమందు వాటి రూపములన్నీ లేకుండా పోవుటకు కారణము నేనే అయి ఉన్నాను. అనగా అవన్నీ నాయందే కల్పించబడి నాకంటే వేవుగా ఉన్నట్లుగా తోచి చివరకు నాయందే లీనమై అనగా కలిసి అనగా నా రూపమునే చెందును. అందుచేత ఈ విధముగా గూడ సాధకులు నన్ను గురించి ధ్యానించవచ్చును.